చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా పను లేవు కదా అనే మాట గుర్తుకు రాదు కదా ఇన్నాయా ఒంటరి తనమంత నిన్ను చూసి తప్పుకుపోయిందా వస్తున్నా మనసు నిలవనంటే